ఏనాటి బంధమీ అనురాగం తనివి తీరలేదే, నా మనసు నిండలేదే. ఏనాటి బంధమీ అనురాగం చెలియా, ఓ చెలియా. ఎన్నో వసంత వేళలలో వలపుల ఊయలలుగా మీ, ఎన్నో వసంత వేళలలో వలపుల ఊయలలుగా మీ, ఎన్నో పున్నమి రాత్రులలో వెన్నెల జలకాలాడమి. అందని అందాల అంచుకే చేరినను, అందని అందాల అంచుకే చేరినను. విరిసిన పరువాల లోతులే చూసినను, కనివి తీరలేదే, నా మనసు నిండలేదే. ఏనాటి బంధమే అనురాగం, కనివి తీరలేదే, నా మనసు నిండలేదే. ఏనాటి బంధమే అనురాగం. నా మనసు నిండలేదే.